62 పరమాణు గర్భంలో ప్రపంచం. ఈ 17వ సర్గ యొక్క చివర్లో జగన్మిథ్యాత్వాన్ని గురించి చాలా అందమైన శ్లోకాలున్నాయి. కాని ఆ విషయాలన్నీ మళ్లీ ఆయా ప్రకరణాల్లో రాబోతున్నాయి గనుక ఇక్కడ ప్రస్తావించడం లేదు. అయినా ఒక శ్లోకాన్ని మాత్రం వదలలేకుండా ఉన్నాను. పరమాణా పరమాణా చిదాకాశః స్వకోటరే జగల్లక్ష్మీ సహస్రాణి ధత్తే కృత్వా తపస్సితి ముడోట్వ్య డొట్ప్రడొట్సా 17:49. ఈ శ్లోకానికి మామూలు అర్థం ఏమిటంటే, చిదాకాశమనే పేరుగల పరమాత్మ తనలో తనే ఒక చిల్లిని అనగా ఆకాశాన్ని కల్పించుకొని దానిలోని ప్రతి పరమాణువులోనూ వేల కొలది జగత్తులను సృష్టించి ధరించి చూస్తూ ఉంటాడు అని. ఈ వాక్యమే చిత్రంగా ఉంది. సాంప్రదాయకులైన వ్యాఖ్యాతలు ఆయసర్ 79 దీన్ని వివరిస్తూ, చిన్న అద్దంలో పెద్ద కొండ కనిపిస్తూ ఉంటుందని, కొండేమిటి, ఆకాశమే కనిపిస్తూ ఉంటుందని, కనుక మాయా విలాసానికి అసాధ్యం లేదని, చిదాకాశంలోని ప్రతి అణువులోనూ అనేక బ్రహ్మాండాలు కనిపించడం మాయా విలాసమేనని వ్రాశారు. అది సత్యమే కాదనటం లేదు. కాని నవీన వైజ్ఞానిక దృష్టితో పరిశీలించినప్పుడు ఈ శ్లోకానికి మరొక విశేషార్థం కనిపిస్తోంది. ఆ అర్థం కూడా ఈ గ్రంథంలో ప్రతిపాదించబోయే సిద్ధాంతానికి అనుకూలమే కనుక ఈ అర్థాన్ని కూడా మనం భావించుకుందాం. బాహ్యాకాశము, మానసాకాశము, చిదాకాశము అనే పదాలను గూర్చి ఈ ముముక్షు వ్యవహార ప్రకరణంలోనే ఒకసారి చర్చించుకున్నాం. రాబోయే ఉత్పత్తి ప్రకరణంలో ఈ చర్చ మరింత విస్తారంగా వస్తుంది. ఇంతకు చిదాకాశం అంటే నిచేతన్యం అని తేల్చారు. చలించే జీవులంతా తమ సొంతమని భావించే చైతన్యమే చిదాకాశం. ఈ చైతన్యం ఎక్కడ ఉన్నదనే చర్చ వేదాంతశాస్త్రంలో విస్తారంగా ఉంది. ఆ చర్చకు ఫలితాంశమేమంటే, ఈ జగత్తులోని ప్రతి అణువుకీ గూడా అధిష్టానంగా ఉన్నది ఆ చైతన్యమే అని. అంతేకాదు, జడాలని మనం భావించే అణువులన్నిటిలోనూ వ్యాపించి ఉన్నది ఈ చైతన్యమే. ఇది వేదాంత. ఇక ఈనాటి వైజ్ఞానిక పరిశోధనల్లో ప్రోడింగర్, మార్క్స్ బోస్, రిచర్డ్ ఫిన్మన్ మొదలైన నోబుల్ బహుమతి గ్రహీతలు అనేకమంది పరమాణువుల గర్భంలో ఉండే అణుఖండాలు జడ్పదార్థాల్లాగా కాకుండా స్వేచ్ఛ ప్రకారంగా సంచరించే సూక్ష్మజీవులాగా ఉన్నాయని నిరూపించారు. అంతేగాక ఆ అణుఖండాలు కొంతసేపు తరంగాల్లాగాను, మరికొంతసేపు ఘనపదార్థాల్లాగాను ప్రవర్తిస్తూ ఉంటాయని కూడా నిరూపించారు. అందుకే ఆ పదార్థాలకు ఆ వేవికల్స్ అని పేరు పెట్టారు. అంటే వేవ్స్ మరియు పార్టికల్స్ రెండూ కలిపి వేవికల్స్ అన్నారు. అలాగే ఈ వేవికల్స్ అనేవి నియమబద్ధంగా కాక స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. అంటే సచేతన పదార్థాల్లాగా వ్యవహరిస్తున్నాయి. కనుక వీటికి ప్రాబబిలిటీ వేవ్స్ అనే పేరు కూడా పెట్టారు. అన్ని రకాల పరమాణువులకి మూల పదార్థాలైన ఈ అణుఖండాలు సచేతన పదార్థాలైనప్పుడు ఈ అణువులు జడాలెట్లా అయినాయి? అంతేగాకుండా అణువును విడదీస్తే అపారమైన శక్తి బయటకు వస్తోంది. కనుక శక్తిని కంప్రెస్ చేస్తే అణువు తయారు కావలసి ఉంటుంది. అనంతాకాశంలోని మహాశక్తిని ఎవరో ఒకరు కంప్రెస్ చేసి అణువులుగా చేయబట్టే మనం ఈనాడు జడాలైన అణువులను చూడగలుగుతున్నాం. ఈ విధంగా జడాలని మనం భావించే అణువుల లోపల ఉన్న పదార్థం చేతన పదార్థమే. ఆ చేతన పదార్థానికి అణుస్వరూపాన్ని కలిగించేది కూడా చేతన పదార్థమే. ఇది ఈనాటి నవీన విజ్ఞాన శాస్త్రం నిరూపిస్తున్న విజ్ఞాన విషయం. ఈ విజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని పై శ్లోకాన్ని విశ్లేషిద్దాం. పరమాణా పరమాణా చిదాకాశః స్వకోటరే జగల్లక్ష్మీ సహస్రాణి ధత్తే కృత్వాథ పశ్యతి. ముందు ప్రతి పదార్థం చెబుతాను. పరమాణా పరమాణ ప్రతి పరమాణువులోనూ స్వకోటరే దాని కడుపులో. చిదాకాశః చైతన్యమనే ఆకాశం ఉంది. సహ చిదాకాశః అట్టి ఆ చైతన్యము. జగత్ లక్ష్మీ సహస్రాణి వెలకొలది జగత్తులను కృత్వా సృష్టి చేసి ఆయసర్ 80 ధత్తే వాటిని ధరించి ఉంటోంది. అథ మరియు పశ్యతి వాటిని చూసే ద్రష్టగా కూడా తానే ఉంటోంది. ఇక తాత్పర్యం పరిశీలిస్తే అన్ని పరమాణువుల్లోనూ అంతర్గర్భంలో ఉన్న మూల ద్రవ్యం చైతన్యమే. ఆ చైతన్యమే వేల వేల బ్రహ్మాండాలుగా విస్తరిస్తోంది. ఆ బ్రహ్మాండాలలో కొన్ని పదార్థాలు జడాలని, కొన్ని పదార్థాలు చేతనాలని, నేను చేతనజాతిలో చేరినవాడినని, నేనీ ప్రపంచాన్ని చూసే ద్రష్టనని భావించే జీవుడు కూడా ఆ చైతన్యమే అని ఈ శ్లోకం చెబుతోంది. ఆ తాత్పర్యం నవీన విజ్ఞాన శాస్త్రానికి అనుకూలంగా ఉంది. అలాగే మన ఉపనిషత్తుల సిద్ధాంతానికి కూడా అనుకూలంగానే ఉంది. ఎలాగంటే ఛాందోగ్యోపనిషత్తులో ఆ మూల చైతన్య పదార్థం పంచభూతాలను సృష్టిచేసి హంతః మిమాస్తిస్రో దేవత అనేన జీవేనాత్మనాను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణీతి అని సంకల్పించింది. సేయం దేవతైక్షత అని ఉంది. అంటే ఆ చైతన్యదేవత ఇలా భావించింది, ఏమంటే ఈ పంచభూత పరమాణువులోకి నేనే జీవాత్మగా ప్రవేశిస్తాను, నేనే వీటికి నామరూపాలను కల్పిస్తాను అని. బ్రహ్మాండంలో గల శక్తిని కంప్రెస్ చేసి అణువులను తయారు చేసిందెవరు అని ఇందాక మనం ప్రశ్నించుకున్నా. ఆ ప్రశ్నకు ఈ ఉపనిషత్తు సమాధానం చెబుతోంది. మూల చైతన్యమే ఆ పని చేసిందని, చేసి తాను సృష్టించిన పరమాణువుల్లోకి తనే ప్రవేశించిందని ఈ ఉపనిషత్తు చెబుతోంది. ఇవాల్టి విజ్ఞాన శాస్త్రము అదే చెబుతోంది. ఇక్కడ ఈ వాల్మీకి శ్లోకం కూడా అదే చెబుతోంది. ప్రతి పరమాణువు గర్భంలోనూ ఆ చైతన్యమే ఉందని, ఆ చైతన్యమే అధిష్టానంగా ఉండి వేలకొలది బ్రహ్మాండాలనే జగత్కల్పనకు ఆధారమవుతోందని ఈ శ్లోకం చెబుతోంది. ఈ విధంగా చూసినప్పుడు అధునాతన విజ్ఞానానికి, సనాతన విజ్ఞానానికి గల సంబంధం మనకు అర్థమవుతుంది. ఈ శ్లోకానికి ఈ రకమైన అర్థమే ఎందుకు చెప్పాలని అడిగేవారికి పై సర్గలో రెండు శ్లోకాలు రాబోతున్నాయి, అక్కడ వివరించుకుందాం. ఇక అసలు గ్రంథంలోకి పోదాం. వశిష్ఠమహర్షి ఇలా కొన్ని విశేషాలను సంగ్రహంగా అందించి చివరికి ఇలా అన్నాడు. వశిష్ఠుడు, రామ, ఇలాంటి విషయాలన్నీ కూడా నిర్వాణ ప్రకరణంలో నేను వివరించబోతున్నాను. రామ, నేనీ ముక్తిశాస్త్రాన్ని యుక్తులమీద ఆధారపడి నిర్మించాను. అందుచేత పురుషకృతమైనా సరే ఈ శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించవచ్చు. అపి పౌరుష మాదేయం శాస్త్రం చేదీప్తిబోధకం వ్యప్ర.18.2. యుక్తులను బోధించే శాస్త్రం, యుక్తియుక్తంగా ఉన్న శాస్త్రం మానవులు రచించినదైనా సరే ప్రమాణమే అవుతుంది. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే అపౌష్యమైన వేదాన్ని ప్రమాణంగా స్వీకరించాలి గాని మానవ ప్రోక్తమైన దాన్ని ప్రమాణంగా ఎందుకు స్వీకరించాలి అని నీకు సందేహం కలగవచ్చు. వేదోక్తమైన విషయాన్నే నేను యుక్తులతోనూ, దృష్టాంతాలతోనూ జోడించి మనస్సుకు నచ్చేలాగా నీకు ఉపదేశం చేయబోతున్నాను. అందుకే ఈ శాస్త్రం ప్రమాణమవుతోంది. యుక్తియుక్తమైన మాట పసిపిల్లవాడు చెప్పినా వినాలి, యుక్తియుక్తం కాని మాటను బ్రహ్మదేవుడు చెప్పినా లెక్క చెయ్యనక్కర్లేదు. యుక్తియుక్తమైన మాట చెబుతుంటే వద్దనేవాడు ఎలాంటి వాడంటే గంగా అనిసర్ 81 నీళ్ళిచ్చి తాగరా బాబూ అంటే నాకొద్దు, ఇది మా తాతగారు తవ్వించిన బావి, ఉప్పగా ఉన్నా సరే ఈ నీళ్లే తాగుతాను అనేవాడు ఎటువంటివాడో అలాంటివాడు. రామ, నేను చెప్పబోయే ఉపదేశం ముందు వినాలి, తరువాత మననం చేసుకోవాలి. దీనివల్ల ఆత్మజ్ఞానం కలిగేలోపుగా ముందు సభారంజకంగా మాట్లాడే నేర్పు వస్తుంది. దానికంటే మరో ముఖ్యమైన విశేషమేమంటే ఇతరులు గంభీరమైన విషయాలు చెప్పినప్పుడు మరింత సులువుగా అర్థం చేసుకోగల శక్తి వస్తుంది. ఆ తరువాత నీకంటే పెద్ద పండితులతో స్నేహం ఏర్పడుతుంది. ఆ తరువాత లోభమోహాది దోషాలు తగ్గిపోయి అనుభవ జ్ఞానం కలుగుతుంది. తత్వశాస్త్రాధ్యయనం చేసేవారికి కూడా ఈ సంసారంలో జన్మ మొదల, కర్మ మొదల, దైవం ప్రధానమా, పౌరుషం ప్రధానమా అని ఇలాంటి సంశయాలన్నీ పీడిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ మోక్ష సంహిత వల్ల నశిస్తాయి. నేను ఉపదేశించే ఈ మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేసేవాడి యొక్క బుద్ధి సత్శాస్త్రాలకి, సత్పురుషులకి సమ్మతమైన విషయాల మీద మాత్రమే రమిస్తుంది. అందువల్ల వాడికి అసంగ అద్వితీయ పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. వెనుకటి సర్గలో ప్రతి పరమాణువులోనూ చైతన్యం ఉన్నదని ఒకానొక శ్లోకానికి నవీన విజ్ఞానశాస్త్ర పరంగా అర్థం చెప్పుకున్నా, అక్కడ ఇలాంటి అర్థంగల శ్లోకాలు 2 సర్గలో రాబోతున్నాయని అప్పుడు చెప్పుకున్నా. అవి ఏవంటే, జగతాం కోటి లక్షేషు యావంతః పరమాణవః తేషామేకేక సొంతస్థాన్ సర్గాన్ పశ్యత్య సంగ ధియః పరమాణ పరమాణ సర్వవర్గ నిరర్గలాః ఏ పతంత్యుత్పతంత్యంబు వీచివత్తాంస పశ్యతి 3.18 /27.28. ఇవి 18వ సర్గలో 27-29 శ్లోకాలు. వీటిలో మొదటి శ్లోకం ఏం చెబుతోందంటే, లక్షల కోట్ల బ్రహ్మాండాలున్నాయి, వాటిలో అంతకు మించిన లక్షల కోట్ల పరమాణువులున్నాయి, వాటిలోని ప్రతి ఒక్క అణువులోపల అనేక లక్షల కోట్ల కొద్దీ సృష్టులున్నాయి. నేను ఉపదేశించే మోక్షశాస్త్రం విన్నవాడు అలాంటి సృష్టులన్నింటినీ అసంగబుద్ధితో దర్శించగలుగుతాడు అని 27వ శ్లోకం చెబుతోంది. వెనుకటి సర్గలోని శ్లోకానికి మనం అర్థం చెప్పుకుంటూ, ప్రతి అణువు యొక్క గర్భంలోనూ చైతన్యం ఉందని, ఆ చైతన్యమే సృష్టి మొత్తానికి అధిష్టానమని విజ్ఞానశాస్త్రపరంగా వివరించుకున్నాం. ఇక్కడ ఈ 27 శ్లోకంలో ఆ అర్థాన్ని మరింత సూటిగా వాల్మీకి మహర్షి మనకు అందిస్తున్నాడు. అందిస్తూ అసంగధీయః అని మరో విశేషం చేర్చాడు. అంటే ఈ రకంగా చైతన్యతత్వాన్ని గ్రహించినవాడికి నిస్సంగత్వం వస్తుందని ఆయన చెబుతున్నాడు. ఇక 29 శ్లోకం. పరమాణ పరమాణ సర్వవర్గ నిరర్గలాహ ఏ తంత్యుపతంత్యంబు వీచివత్తాన్న పశ్యతి. ఈ శ్లోకంలో నిస్సంగ బుద్ధి కలవాడు సృష్టిస్థితిలేలను ఏ విధంగా దర్శిస్తాడో వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు. ఎలాగంటే, సముద్రంలోని అలలు అడ్డు ఆపు లేకుండా ఎలాగైతే లేస్తూ పడుతూ మళ్లీ లేస్తూ పడుతూ ఉంటాయో, అలాగే ప్రతి పరమాణువులోనూ అడ్డు ఆపు లేకుండా సృష్టి స్థితి లయలు లేస్తూ పడుతూ మళ్లీ లేస్తూ పడుతూ ఉండటాన్ని వాడు దర్శిస్తాడు అంటున్నాడు ఆ మహర్షి. ఆయసర్వ్. 82 రామ, ఈ మోక్షశాస్త్రాన్ని విన్నవాడికి ఎన్నో మోక్షరహస్యాలు లభిస్తాయి, అయినా కూడా వాడు సాధారణ మానవుడి లాగా ఉంటాడు. రామ, ఇలా వర్ణించి చెప్పేసరికి ఈ బ్రహ్మవిద్య ఎంతో కష్టమైందేమోనని కొందరనుకుంటారు, కాని అది పొరపాటు. ఇది ఒక రసమయమైన కావ్యం. దీనిలో దృష్టాంతాలు దీపాల్లాగా ప్రకాశిస్తూ ఉంటాయి. కాస్త భాషాజ్ఞానం ఉంటే చాలు, సులువుగానే అర్థమవుతుంది. దీన్ని బాగా అభ్యసిస్తే మోక్షం కోసం ఇహ వేరే తపస్సులు, ధ్యానాలు, జపాలు అక్కర్లేదు. ఇందాకట్నుంచి పురుష ప్రయత్నం చెయ్యాలన్నారు గదా, అంటావేమో. ఆ ప్రయత్నమంతా రాగద్వేషాది దోషాలను పోగొట్టుకునేందుకు మాత్రమే. అవి పోయాక ఈ శాస్త్రం వినటం, దానివల్ల మోక్షం పొందటం అనేవి అత్యంత సులభమైన విషయాలు. దీనికన్నా చిగురాకుల్లో సూది గుచ్చడమే కష్టం. ఇలా చెప్పేసరికి రాగద్వేషాదులన్నీ పూర్తిగా తొలగిపోయిన తరువాతనే ఈ శాస్త్రాలన్నీ వినాలనుకుంటావేమో. అలా కాదు. సదాచారానికి, శాస్త్రానికి విరోధం లేకుండా యథాశక్తిగా భోగాలను అనుభవిస్తూనే దేశకాలాలను బట్టి సత్సంగము, సదాచారము మొదలైనవి ఆచరిస్తూ ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే జ్ఞానబోధ లభిస్తుంది,